మంత్రము 39వది. నువ్వు తరచుగా కూర్చొని కళ్ళు మూసుకుంటావు, తరువాత ఏం చేయాలో నీకు తెలియదు. అప్పుడు నీకు నీ మంత్రం జ్ఞాపకం రావడం మొదలవుతుంది. నీకు నీ మంత్రం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉండవచ్చును, కానీ అది చాలా క్రమబద్ధం కాదు. దీనికి నీకు చాలా సమయం పడుతుంది. నువ్వు జపం చేస్తున్నావు, కానీ దాన్ని మనస్ఫూర్తిగా చేయడం లేదు. అదే జపాన్ని మీరు ఏకాగ్రతతో చేస్తే అది మీకు ఫలితాలను తప్పకుండా ఇస్తుంది. నువ్వు నీ మంత్రాన్ని జ్ఞప్తిలో ఉంచుకున్నప్పుడు దానిని సంపూర్ణ భావోద్వేగంతో, అదే ఫీలింగ్తో జ్ఞాపకం పెట్టుకోవాలి. నీ మంత్రం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి, నీ మంత్రం యొక్క అర్థం తెలుసుకోవాలి. నీ మంత్రాన్ని వీలైనంత నిశ్శబ్దతతో జ్ఞప్తికి తెచ్చుకో. అది నీకు ఎంతో ఉపకారం చేస్తుంది. నీ మనస్సు నీ మంత్రం చేత నడవబడనివ్వండి, అది నీ జీవితంలో భాగం అయిపోయేటట్టు చెయ్యి. మెల్లగా మృదువుగా నీ మంత్రాన్ని జ్ఞప్తిలో తెచ్చుకొని దానిని అనుసరించు. ఆ ధ్వని నేను దేహం, శ్వాస, మనస్సుకు అతీతమైన నిశ్శబ్ద స్థితికి తీసుకొని వెళుతుంది.